48 ఈక్షిత్రి సం ధా ఈక్షిత్రి ఉదాసీన దృష్టి సాక్షిణి అసంగ ఉదాసీన జ్ఞాన స్వరూపేత్యర్థః సాక్షిచేత ఇతి శ్రుతే ఆవేహ సంసిహితం గుహాయాం ఇతి శ్రుతేః ఓం ఈ నమః ఆం దాసిన్య భానముతో సాక్షి భూతే చూచినది నిస్సంగురాలు ఉదాసీన జానమే స్వరూపముగా గలది గావున పరాదేవత ఈ శ్రీయను నామముతో భక్తులచే అర్చింపబడుచున్నది. సాక్షిచేత అయ్యను శృతి వచనము పరమేశ్వరి చైతన్య స్వరూపిణి కేనల సాక్షి మాత్రయే యున్నదని యుద్బోధించుచున్నది. అనేహ సన్నిహితం గుహాయాం అనుచు శృతిమాత పరమేశ్వరి హృదయ గుహ యందు సన్నిహితురాలే ప్రకాశించుచున్నదని యుపదేశించుచున్నది. విసే మన కంటికి కనపడుచున్న శరీరమును అన్నమయకోశమని ఎందురు. అన్నమయకోశములో ప్రాణమయకోశము, ప్రాణమయకోశములో మనోమయకోశము, మనోమయకోశములో విజ్ఞానమయకోశము, విజ్ఞానమయకోశములో ఆనందమయకోశము క్రమముగా నొకదానిలో నొకటియున్నది. కోశమనగా సంచి, సంచిలో సంచి దిగవేసినట్లు ఈ పంచకోశములున్నవి. ఐదన సంచి యొక్క లలితా త్రిశతీ భాష్యం మధ్య అనగా ఆనందమయకోశము మధ్య ఉన్న యాకాశము గుహ ఎనబడును. గుహ సేయం పరంపర అయ్యని శ్రీ విద్యారణ్యస్వామి వచనము పరమేశ్వరి తద్గుహాంతర్వర్తిని ఏ ప్రత్యక్ చైతన్య స్వరూపిణియే విరాజిల్లుచుండునని భానము.